కోసము నేను పరాయి దేశములో పడరాని కష్టాలు పడుతున్నానమ్మా. ఉన్న ఊరిలో నానా కన్న వారితోని కలిసి ఉండే భాగ్యముకు దూరమైతినమ్మా. మనసు కొట్టుకున్న మన బతుకు దెరువు కోసం విడువలేక విడువలేక విడిచి వత్తినమ్మా. కంటిలోన నీరు ఏరులై కారుతున్నా కనిపించిన నీకు కనిపించనీయలేదమ్మా. లక్షలకు లక్షలు ఏజెంటు చేతికిచ్చి కోరి కొనుక్కున్నట్టి శిక్ష ఇదమ్మా. దూరా దేశములో నా దుబాయిలోన నా దుఃఖాన్ని ఎవరితో చెప్పుకోనమ్మా. అల్లారు ముద్దుగా నన్ను పెంచినవమ్మా, చివరికి అంటు దోమె గతి వచ్చెనమ్మా. ఆడోళ్ళ కాళ్ళు కూడా పట్టుమన్నరమ్మా, బాత్రూములు సాపు చేయమన్నరోయమ్మా. చెప్పరాని పనులు నాకెన్ని చెప్పుతున్నా, అప్పు తీరాలంటే చెయ్యక తప్పదమ్మా. అభిమానం అంగడి సరుకైందమ్మా, గడక కారమూత రోజు గడుపుతున్ననమ్మా. దూరా దేశములో నా దుబాయిలోన నా దుఃఖాన్ని ఎవరితో చెప్పుకోనమ్మా. మాటకు ఖర్చు పెరిగెనోయమ్మా. రోగాలు నొప్పులు బాధలెన్ని ఉన్నా దగ్గరుండి చూసుకునే దిక్కులేదమ్మా. బగబగ మండే ఎండల పనులు చెప్పిరమ్మా, తినరాకుండా చేతులు పొక్కులొచ్చెనమ్మా. దేశములో నా దుబాయిలోన నా దుఃఖాన్ని ఎవరితో చెప్పుకోనమ్మా. అందరూ ఉన్నా గాని ఎవరు లేని వాన్నై దినదినము గండముగా బతుకుతున్ననమ్మా. కన్నవారి విలువ నా అన్నవారి విలువ ఎంత గొప్పదో నాకు తెలిసి వచ్చెనమ్మా. అందరూ ఉన్నా గాని ఎవరు లేని వాన్నై దినదినము గండముగా బతుకుతున్ననమ్మా. మన పల్లె తల్లి వడిలోకే వస్తున్నానమ్మా. మస్కటు దుబాయిలా మాటే బద్దమ్మా, మనమంతా కలిసుంటే చాలే.